పాద కందులు మీదు ఎంగిలాననే కైదు ప్రథమ ప్రేమే కడాలి ఇల్లి పొలా సది అమిన్ సీతలే జీవిత ఇది అపే సీనయాదేమ అవధి యాయుతువతి నిందన తీరే సంద ప్రథమ ప్రేమే కారకాదేగిలి నిల్ ఎలియ నివే వెహి బిందు వెటేవి రోస పెతి కడావెలి కడా